సురావంతం బరిహిషదం సురావంతమితి సురా పంతం బరిహిషదాం సువీరం బరిహిషదమితి బరిహి సదం సువీరం యజ్ఞం సువీరమితి సువీరం యజ్ఞాం హిన్వంతి హిన్వంతి మహిషా మహిషా నమోభిః నమోభిరితి నమః సోమం సోమం దివి దివి దేవతాసు దేవతాసు మదేమ మదేమేంద్రం ఇంద్రయజమానా యజమానా స్వర్గా స్వర్గా ఇతిసు కర్కా యస్తే తే రసః రసస్సంభృతః సంభృత ఓషధీషు సంభృత ఇతి సంభృతః ఓషధీషు సోమస్య సోమస్య సుష్మాః సుష్మస్సురాయ సురాయ సుతస్య సుతస్యేతి సుతస్య తేన జిన్వా ఇన్వయజమానం యజమానం మదేన మదేన సరస్వతీం సరస్వతీమశ్వినౌ అశ్వినా ఇంద్రం ఇంద్రామగ్నిం అగ్నిమిత్యగ్నిం యమశ్వినా అశ్వినా నమూచే నమూచేరాసురాత్ ఆసురాదధి అధి సరస్వతీ సరస్వత్యసూనోత్ అసూనోదింద్రియాయ ఇంద్రియాయేతి ఇంద్రియాయ ఇమంతం తాం శుక్రం శుక్రం మధుమంతం మధుమంతమిందుం మధుమంతమితి మధుమంతం ఇందూం సోమం సోమాం రాజానం రాజానమిహ ఇహ భక్షయామి భక్షయామీతి భక్షయామి యదత్ర అత్ర రిక్తం రిక్తాం రసినాః రసినః సుతస్య సుతస్య యత్ యదింద్రాః ఇంద్రో అపీబత్ అపీబత్ శచీభిః శచీభిరితి శచీభిః ఆంద్రతి తరస్య అస్య మనసా మనసా శివేన శివేన సోమం సోమాం రాజానం రాజానమిహ ఇహ భక్షయామి భక్షయామీతి భక్షయామి పితృభ్యః స్వధాయుభ్యః పితృభ్య ఇతి పితృభ్యః స్వధాయుభ్యః స్వధా స్వధాయుభ్యైతి స్వధాయిభ్యః స్వధా నమః నమః పితామహేభ్యః పితామహేభ్య ప్రపీతామహేభ్యః ప్రపీతామహేభ్యః స్వధాయుభ్యః ప్రపీతామహేభ్యైతి ప్రపీతామహేభ్యః స్వధాయిభ్యః స్వధా స్వధాయిభ్యైతి స్వధాయిభ్యః స్వధా నమః నమైతి నమః అక్షంతి హతాః పితరో మీమదంత మీమదంతాతీ త్రిపంత అతీ త్రిపంత పితరాః పితర ఇతి పితరాః పితరః శుంధధ్వం శుంధధ్వమితి శుంధధ్వం పునంతో మా పితరాః పితరః సోమ్యాసాః సోమ్యాసః పునంతు పునంతు మా పితామహాః పితామహా పునంతు పునంతు ప్రపీతామహాః ప్రపీతామహాః ఇతి ప్రపీతామహాః పవిత్రేణ సతాయుషా సతాయుషేతి సత ఆయుషా పునంతు మా పితామహాః పితామహా పునంతు పునంతు ప్రపీతామహాః ప్రపీతామహాః ఇతి ప్రపీతామహాః పవిత్రేణ సతాయుషా సతాయుషా విశ్వం సతాయుషేతి సత ఆయుషా విశ్వమాయుః ఆయుర్వీ వ్యశ్నవై అశ్నవాయిత్యశ్నవై పునంతు మా దేవజనాః దేవజనాః పునంతు దేవజనా ఇతి దేవ జనాః పునంతు మనసా మనసా ధియాః ధియ ఇతి ధియాః పునంతు మా పునంతు విశ్వా విశ్వా భూతాని భూతాని జాతవేదః జాతవేదః పునీః జాతవేద ఇతి జాత వేదః పునీహి మా మేతీమా పవిత్రేణ పునీ పునీ మా మా శుక్రేణ శుక్రేణ దేవ దేవీద్యతి దీద్యతి దీద్యతి అగ్నే క్రత్వా క్రత్వా క్రతూన్ క్రతూగ్రను అన్విత్యను యత్తే తే పవిత్రం పవిత్రమచ్చిషి అత్యశ్యగ్నే అగ్నే వితాతం వితాతమంతరా వితాతమితి వితాతం అంతరేత్యంతరా బ్రహ్మతేన తేన పునాతు పునాతు మా మేతీమా పవమానస్సః సో అద్య అద్యనా నః పవిత్రేణ పవిత్రేణ విచర్షణిః విచర్షణిరితి విచర్షణిః యః పోతాః పోతా సహ సపూనాతు పునాతు మా మేతీమా ఉభాభ్యాం దేవ దేవ సవితః సవిత పవిత్రేణ సవితరితి సవితః పవిత్రేణ సవేన సవేన చ చేతి చ మాం పునీహి పునీహి విశ్వతాః విశ్వత ఇది విశ్వతాః వైశ్వదేవీ పునతి వైశ్వదేవీతి వైశ్వదేవీ పునతి దేవీ దేవ్యాగాతి ఆగాతి అగాద్యస్యాం యస్యామిమా ఇమా బహ్వ్యాః బహ్వ్యస్తన్వాః తన్వో వీతపృష్ఠాః వీతపృష్ఠా ఇతి వీతపృష్ఠాః తయా మదంతః మదంతః సధమాదేషు సధమాదేషు వయమ్ సధమాదేష్వితి సధమాదేషు వయగ్గస్యామ శ్యామపతయః పతయోరయీణాం రయీణామితి రయీణాం ఏ సమానాః సమానా సమానసః సమానసః పితరాః సమానస ఇతి సమానసః పితరో యమరాజ్యే యమరాజ్యైతి యమరాజ్యే తేషాం లోకః లోకస్వధా నమః నమో యజ్ఞః యజ్ఞో దేవేషు దేవేషు కల్పతాం కల్పతామితి కల్పతాం జీవా జీవేషు జీవేషు మామకాః మామకా ఇతి మామకాః తేషాగ్రశ్రీ శ్రీయం మయి మయి కల్పతాం కల్పతామస్మిన్ అస్మిన్ లోకే లోకే శతం శతాం సమాః సమా ఇతి సమాః ద్వే శృతి ద్వే ఇతి ద్వే శృతి అశృణవం శృతి ఇతి శృతి అశృణవం పితృణాం పితృణామహం అహం దేవానాం దేవానామత ఉతమత్యానాం మత్యానామితి మత్యానాం తాభ్యామిదం ఇదం విశ్వం విశ్వమేజత్ ఏజత్సం సమేతి ఏతి యత్ ఇదంతరా అంతరా పితరం పితరం మాతరం మాతరం చ చేతి చ ఇదాం హవిః హవిః ప్రజననం ప్రజననం మే ప్రజననమితి ప్రజననం మే అస్తు అస్తు దశవీరం దశవీరాం సర్వగణం దశవీరమితి దశ వీరం సర్వగణ్యస్వస్తయే సర్వగణమితి సర్వగణం స్వస్తయితి స్వస్తయే ఆత్మసని ప్రజాసని ఆత్మసనీత్యాత్మ సని ప్రజాసని వసుసని ప్రజాసనీతి ప్రజాసని పశుసని లోకసని పశుసనీతి పశుసని లోకసన్యభయసని లోకసనీతి లోకసని అభయసనీత్యభయసని అగ్ని ప్రజా ప్రజాం బహుళాం ప్రజామితి ప్రజాం బహుళాం మే మే కరోతు కరోత్వన్నం అన్నం పయాః పయోరేతాః రేతో అస్మాసు అస్మాసు ధత్తా ధత్తేతి ధత్తా ఉదీరతాం ఈరతామవరే అవరవుత్ ఉత్పరాసః పరాసవుత్ ఉన్మధ్యమాః మధ్యమాః పితరాః పితరస్సోమ్యాసాః సోన్యాస ఇతి సోన్యాసా అసూయే యీయురాలృతా అవృతారుతజ్ఞాస్తేజ్ఞాస్తేలా నోవంతు అవంతు పితరా పితరో హవేషు హవేష్మితి హవేషు తాం సోమ సోమ ప్రచీకిత శిలో మనీషా మనీషా త్వం రజిష్టం రజిష్టమను అను నేషి నేషి పంథాం పంథామితి పంథాం తవ ప్రణీతి ప్రణీతి పితరాః ప్రణీతి ప్రణీతి పితరో నః ఇందో ఇందో దేవేషు ఇందో ఇతి ఇందో దేవేషు రత్నం రత్నమభజంత అభజంత ధీరాః ధీరా ఇతి ధీరాః పితరా పితర సోమ సోమ పూర్వే పూర్వే తన్మాని తన్మాని చక్రు చక్రు పవమాన పవమానధీరా ధీరా ఇది ధీరా వన్వన్నవాత అవాత పరిధీన్ పరిధీరప పరిధీమితి పరిధీన్ అపోర్ణు ఓర్ణు వీరేభీ వీరేభిరస్వై అస్వైర్మఘవా మఘవా భవ మఘవేతి మఘ వా భవాన నయితీన త్వాం సోమ సోమ పితృభ పితృభిస్ సంవిధాన పితృభిర్తి పితృభ సంవిధానోను సంవిధాన ఇతి సం విధాన అనుద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆదతంథా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆదతంథ తతంథేతి తదంథ తస్మైతే ఇందో ఇందో హవిషా ఇందో ఇతి ఇందో హవిషా విధేమ విధేమ వయమ్ వయగ్రశ్యామ శ్యామపతయ పతయోరయీణ రయీణమితి రయీణ బర్హి సద పితర బర్హి సద ఇది బర్హి సద పితరభూతీ పూర్వాక్ అర్వాగిమా ఇమావాహ ఓ హవ్యా హవ్యా చక్రమా చక్రమా జుషధ్వం జుషధ్వమితి జుషధ్వం తాగత ఆగత గతావస అవసా సంతమేన సంతమేనాథ సంతమేనేతి సంతమేన అథానః నశ్యం సంయో యోరరపః అరపోరధాత దధాతేతి దధాత ఉపాహూతా పితరాః ఉపాహూతా ఇత్యుపాహూతా పితరః సోమ్యాసాః సోమ్యాసో బరిహిష్యేషు బరిహిష్యేషు నిధిషు నిధిషు ప్రియేషు నిధిష్విది నిధిషు ప్రియేష్విది ప్రియేషు తాగమంతు ఆగమంతు గమంతు తే తయిహ ఇహ శ్రువంతు శ్రువంత్వధి అధిబ్రువంతు బ్రువంతు తే తేవంతు అవంత్వస్మాన్ అస్మానిత్యస్మాన్ అహం అహం పితృన్ పితృన్ సువిదత్రాన్ సువిదత్రాం అవిత్సి సువిదత్రామితి సువిదత్రాన్ అవిత్సి నపాతం నపాతం చ విక్రమాణం విక్రమాణం చ విక్రమాణమితి విక్రమాణం చ విష్ణో విష్ణోరితి విష్ణో బరిహి సదో యే బరిహి సద ఇతి బరిహి సదాః యే స్వధయా స్వధయా సుతస్య సుతస్య భజంత భజంత పిత్వః పిత్వస్తే తయిహ ఇహాగమిష్ఠాః ఆగమిష్ఠా ఇత్యాగమిష్ఠాః అగ్నిస్వాత్తా పితరః అగ్నిస్వాత్తా ఇత్యగ్ని స్వాత్తా పితరయేహ ఏహ ఇహ గచ్చత గచ్చత సదస్సదః సదస్సదస్సదత సదః సదయితి సదాః సదః సదసు ప్రణీతయః సుప్రణీతయ ఇతీసు ప్రణీతయః అత్తావీగ్నేషి అవీగ్నేషి ప్రయాతాని ప్రయాతాని బరిగిషి ప్రయాతాని చిత్ర యాతాని బరిగిష్యత అథాహారయిం రయీం సర్వావీరం సర్వావీరం దధాతన సర్వావీరమితి సర్వ వీరం దధాతనేతి దధాతన ఆయంతు యంతు నః పితరాః పితరః సోమ్యాసాః సోమ్యాసోగ్నిస్వాత్తాః అగ్నిస్వాత్తా పతిభిః అగ్నిస్వాత్తా ఇత్యగ్ని స్వాత్తాః పతిభిర్దేవయానైః పతిభిరితి పతిభిః దేవయానైరితి దేవయానైః అస్మిన్ యజ్ఞే యజ్ఞే స్వధయాః సదయా మదంతః మదంతోధి అధిబ్రువంతు బ్రువంతు తేవంతు అవంతస్మాన్ అస్మానిత్యస్మాన్ ఏ అగ్నిస్వాత్తాః అగ్నిస్వాత్తా ఏ అగ్నిస్వాత్తా ఇత్యగ్ని స్వాత్తాః ఏ అనగ్నిస్వాత్తాః అనగ్నిస్వాత్తా మధ్యే అనగ్నిస్వాత్తా ఇత్యనగ్ని స్వాత్తాః మధ్యే దివః దివస్వభయాః స్వభయాః మాదయంతే మాదయంత ఇది మాదయంతే తేభ్యస్వరాట్ స్వరాళసూనీతిం స్వరాళితి స్వరాట్ అసూనీతిమేతాం అసూనీతిమిత్యసు నీతిం ఏతాని యథావశం యథావశం తన్వం యథావశమితి యథా వశం తన్వం కల్పయాతి కల్పయాతీతి కల్పయాతి అగ్నిస్వాత్తాం ఋతుమతాః అగ్నిస్వాత్తా నిత్యగ్ని స్వాత్తాన్ ఋతుమతో హవామహే ఋతుమత ఇత్యేతుమతాః హవామహే నారాసాంసే నారాసాంసే సోమపీఠం సోమపీఠం యే సోమపీఠమితి సోమపీఠం య ఆశుః ఆశురిత్యాశుః తేనా నో విప్రాసః విప్రాసః సుహవాః సుహవా భవంతు సుహవా ఇతి సుహవాః భవంతు వయం వయగ్రస్యామ శ్యామపతయః పతయో రయీణాం రయీణామితి రయీణాం ఆచ్యాజాను ఆచేత్యా అచ్చాజాను దక్షిణతః దక్షిణతో నిషద్య నిషద్యేమం నిషద్యేతి సద్య ఇమం యజ్ఞం యజ్ఞమభి అభిగృణీత గృణీత విశ్వే విశ్వ ఇది విశ్వే మా హీం సిష్ట హీం సిష్ట పితర పితర కేన కేనచిత్ చిన్న నో యత్ యద్వా ఆగాహ ఆగః పురుషతాః పురుషతా కరామ కరామేతి కరామ ఆసీనాసో అరుణీనా అరుణీనాముపస్థే ఉపస్థే రయిం ఉపస్థయిత్యుపస్థే రయిం ధత్త ధత్త దాసుషే దాసుషే మత్యాయ మత్యాయేతి మత్యాయ పుత్రేభ్యః పితరః పితరస్తస్య తస్య వస్వాః వస్వ ప్రయచ్చత యచ్చత తే తయిహ ఇహోర్జం ఊర్జం దధాత దధాతేతి దధాత యమగ్నే అగ్నే కవ్యవాహన కవ్యవాహనత్వం కవ్యవాహనేతి కవ్యవాహన పంచీత్ చిన్మన్యాసే మన్యాసే రయిం రయిమితి రయిం తన్నాః నో వీర్భిః వీర్భిశ్రవాయ్యం వీర్భిరితి గీర్భిః శ్రవాయ్యం దేవత్రా దేవత్రాపనయా దేవత్రేతి దేవత్రా పనయాయుజం యుజమితి యుజం యో అగ్నిః అగ్నిః కౌర్యవాహనః కవ్యవాహన పితేన్ కవ్యవాహన ఇది కవ్య వాహన పితేన్యక్షతే యక్షతి తావృధా పితవృధైత్యేత వృధా ప్రేతి ఇదో హవ్యాని హవ్యానిత్యో హవ్యాని వోచతి వోచతి దేవేభ్యః దేవేభ్యశ్చ చ పితృభ్యః పితృభ్య ఆ పితృభ్యైతే పితృభ్యాః ఏత్య త్వమగ్నే అగ్నైలితః ఈలితో జాతవేదః జాతవేదో వా ఆటే జాతవేద ఇతి జాత వేదః మమాఢవ్యాని హవ్యాని సురభీని సురభీని కృత్వీ కృత్వీతి కృత్వీ ప్రాదాః అదా పితృభ్యాః పితృభ్య సుధయా పితృభ్య ఇతి పితృభ్యాః సుధయాతే తే అక్షన్ అక్షన్నద్ధి అద్ధిత్వం త్వం దేవ దేవ ప్రయత ప్రయత హవీగ్ణేషి ప్రయతేతి ప్రయత హవీగ్ణేషీతి హవీగ్ణేషి ఇదం పితృభ్యాః పితృభ్యో నమః పితృభ్య ఇతి పితృభ్యాః నమో అస్తు అస్తుద్య అద్యయే ఏ పూర్వాసః పూర్వాసో యే య ఉపారాసః ఉపారాస ఈయుః ఈయురుకీయుః యే పార్థివే పార్థివే రజసి రజస్యానిషత్తాః ఆనిషత్తాః నిషత్తాయే నిషత్తా ఇతి నిషత్తాః ఏవాః వానూనం నూనాం సువృజనాసు సువృజనాసు భిక్షు సువృజనాస్తి సువృజనాసు విక్షితి భిక్షు ఏ చ చేహ ఇహ పితరాః పితరో యే ఏ చ చ నా నేహ ఇహ యాన్ యాగ్రశ్చ చ విద్మా విద్మయాన్ యాపూజ ఊయిత్యో చ నా న ప్ర విద్మా ప్ర విద్మేతి ప్ర విద్మా త్వం వేత్థ వేత్థయతి యతి తే తే జాతవేదః జాతవేదస్వధాభిః జాతవేద ఇతి జాత వేదః స్వధాభిర్యజ్ఞం యజ్ఞాం సుకృతం సుకృతం జుషస్వ సుకృతమితి సుకృతం జుషస్వేతి జుషస్వ అథా యథా యథానః న పితరాః పితరపరాసః పరాస ప్రత్నాసాః ప్రత్నాసో అగ్నే అగ్నఋతం ఋతమాశుషాణాః ఆశుషాణా ఇత్యాశుషాణాః శుచీర్ ఇదయన్ అయం దీధీతిం దీధీతి ముక్షసాసాః ముక్షసాస క్షామా ముక్షసస ఇత్యుక్షసాః క్షామా భిందంతాః భిందంతో అరుణీః అరుణీరప అపహూరన్ వ్రన్నిరన్ ఉసంతస్వా త్వానీ ఇభీమహి ఈమశ్యుసంతాః ఉసంతస్సం సమీహీమహి ఇభీమహీతీ ధీమహి ఉసన్నో శతః ఉసత ఆవాహ ఆవాహ వహ పితేన్ పితేన్ హవిషే హవిషే అత్తవే అత్తవ ఇత్యత్తవే అపాం ఫేనేన ఫేనేన నమోచే నమోచే శిరాః శిర ఇంద్ర ఇంద్రోత్ ఉదావర్తయః అవర్తయ ఇత్యావర్తయః విశ్వాయత్ యదజాయః అజాయ స్పృథాః స్పృథ ఇతి స్పృథాః సోమో రాజా రాజామృతం అమృతాం సుతః సుతర్జీషేణ జీషేణాజహాత్ అజహాన్ మృత్యుం మృత్యుమితి మృత్యుం కృతేన సత్యం సత్యమింద్రియం ఇంద్రియం విపానం విపానాం శుక్రం విపానమితి విపానం శుక్రమంధసః అంధస ఇంద్రస్య ఇంద్రస్యేంద్రియం ఇంద్రియమిదం ఇదం పయాః పయోమృతం అమృతం మధు మధ్విది మధు అధ్యక్షీరం అద్వైత్యతి యః క్షీరం వీ వ్యాపిపత్ అవిపత్ కృంగ్ కృంగాంగిరస ఆంగిరసో ధియా ధియేతి ధియా సోమా మధ్యః మధ్యో వీ అద్వైత్యత్ యః వ్యాపిపత్ అవిపచ్చందస ఛందస హాంస ఆంసోచిషత్ శుచిషదితి శుచి సత్ అన్నాహత్ పరిశ్రుతాః పరిశ్రుతో రసం పరిశ్రుతైరి పరిశ్రుతాః రసం బ్రహ్మాణా బ్రహ్మణావీ వ్యాపివత్ అవివక్షత్రం క్షత్రం పయాః పయః సోమం సోమం ప్రజాపాతిః ప్రజాపాతిరితి ప్రజాపాతిః రేతో మూత్రం మూత్రం విజాహాది జహాది యోనిం యోనిం ప్రవిశత్ ప్రవిశదింద్రియం ప్రవిశదితి ప్రవిశత్ ఇంద్రియమితి ఇంద్రియం గర్భో జరాయూణా జరాయునావేత ఆవేత ఉల్బం ఆవేత ఇత్యా ప్రేత ఉల్బం జహాతి జహాతి జన్మనా జన్మనేతి జన్మనా దృష్ట్వా రూపే రూపే వీ రూపే ఇది రూపే వ్యాకరోత్ ఆకరోత్ అకరోత్ సత్యాంగృతే సత్యాంగృతే ప్రజాపాతిః సత్యాంగృతే ఇది సత్యాంగృతే ప్రజాపాతిరితి ప్రజాపాతిః అశ్రద్ధామృతే అనృతే దధాత్ అదధాత్ శ్రద్ధాం శ్రద్ధాగ్రే సత్యే సత్యే ప్రజాపాతిః ప్రజాపాతిరితి ప్రజాపాతిః వేదేన రూపే రూపే వీ రూపే ఇది రూపే వ్యాపిపత్ అవిపత్సుతాసుతౌ సుతాసుతౌ ప్రజాపాతిః ప్రజాపాతిరితి ప్రజాపాతిః దృష్ట్వా ప్రతిశ్రుతాః పరిశ్రుతో రసం పరిశ్రుత ఇతి పరిశ్రుతాః రసాం శుక్రేణ శుక్రేణ శుక్రం శుక్రం వి వ్యాపిపత్ అవిపత్పయాః పయ సోమం సోమం ప్రజాపాతిః ప్రజాపాతిరితి ప్రజాపాతిః శీసేన తంత్రం తంత్రం మనసా మనసా మనీషిణాః మనీషిణా ఊర్ణా సూత్రేణ ఊర్ణా సూత్రేణ కవయాః ఊర్ణా సూత్రేణేత్యూర్ణా సూత్రేణ కవయో వయంతి వయంతీతి వయంతి అశ్వినా యజ్ఞం యజ్ఞాం సవిత సవిత సరస్వతీ సరస్వతీంద్రస్య ఇంద్రస్య రూపం రూపం వరుణః వరుణో విషజ్జన్ విషజ్జన్నితి విషజ్జన్ తదస్య అస్య రూపం రూపమృతం అమృతాం సచీభిః సచీభిస్తిస్రః తిస్రో దధుః దదుర్దేవతాః దేవతాః సాంబరాణాః సాంబరాణా ఇతి సంబరాణాః లోమాని షష్పైః షష్పైర్బహుధా బహుధానా నతోక్మభిః తోక్మభిస్త్వక్ తోక్మభిరితి తోక్మభిః త్వగస్య అస్య మాగ్నేశం మాగ్నేశమభవత్ అభవన్న న లాజాః లాజా ఇతి లాజాః తదశ్వినాః అశ్వినా భిషజా భిషజా రుద్రవర్తనీ రుద్రవర్తనీ సరస్వతీ రుద్రవర్తనీతి రుద్రవర్తనీ సరస్వతీ వయతి వయతి పేషాః తేషో అంతరం అంతరమిత్యంతరం అస్థి మజ్జానం మజ్జానం మాసరైః మాసరైః కారోతరేణ కారోతరేణ దధాతః దధాతో గవాం గవాం త్వచి త్వచీతి త్వచి సరస్వతీ మనసా మనసా పేశలం పేశలం వసు వసునా సత్యాభ్యాం నా సత్యాభ్యాం వయతి వయతి దర్శతం దర్శతం వపూః వపురితి వపూః రసం పరిశ్రుతా పరిశ్రుతానా పరిశ్రుతేతి పరిశ్రుతా నరోహీతం రోహీతం నగ్నహూః నగ్నహుద్ధీరాః ధీరస్తసారం తసన్నా నేమ వేమేతి వేమ పయసా శుక్రం శుక్రమృతం అమృతం జనిత్రం జనిత్రాం సురయా సురయా మూత్రాజ్జనయంతా జనయంత రేతా రేత ఇతి రేతా అపామాతిం అమాతిం దుర్మతిం దుర్మతిం బాధమానా దుర్మతిమితి దుర్మతిం బాధమానా ఊవధ్యం ఊవధ్యం వాతం వాతాం సభ్వం సభ్వం తత్ తదారాత్ ఆరాదిత్యారాత్ ఇంద్రసుత్రామా సుత్రామా హృదయేన సుత్రామేతి సుత్రామా హృదయేన సత్యం సత్యం పురోళాశేన పురోళాశేన సవిత సవిత జజాన జజానేతి జజాన జగత్లోమానం లోమానం వరుణః వరుణోభిషజ్జన్ విషజ్జన్మతస్నే మతస్నే వాయువ్యై మతస్నేహి మతస్నే వాయువ్యైయన్న నమీనాతి మినాతి పిత్తం పిత్తమితి పిత్తం ఆంత్రాణి స్థాయీ స్థాయీయన్మధు మధు పిన్వమానా పిన్వమానా ఉదాహ ఉదాః పాత్రాణి పాత్రాణి సుదుఘా సుదుఘానా నేదీసు దుఃఖా నేను ధేనురితి ధేను శ్యేనస్య పత్రం పత్రం నీహా ప్రీహా శచీభిః శచీభిరాసంది ఆసందీనాభిః ఆసందీత్యాః సందీ నాభిరుదరం ఉదరం నమాత మాతేతి మాత కుంభో వనిష్ఠుః వనిష్ఠుజ్జనిత జనిత శచీభిః శచీభిర్యస్మిన్ యస్మిన్నగ్రే అగ్రేయోన్యాం యోన్యాం గర్భాః గర్భో అంతః అంతరిక్యంతః లాశిర్వ్యక్తః వ్యక్తః శతధారః వ్యక్త ఇతి విరక్తః శతధార ఉత్సాహ శతధార ఇతి శతధారః ఉత్సో దుహే దుహేన న కుంభీ కుంభీ స్వధాం స్వధాం పితృభ్యాః పితృభ్య ఇతి పితృభ్యాః ముఖాం సత్ సదస్య అస్య శిరాః శిర ఇతి ఇత్సతేన సతేన జిహ్వా జిహ్వా పవిత్రం పవిత్రమశ్వినా అశ్వినాసన్ ఆసన్ సరస్వతీ సరస్వతీతి సరస్వతీ చ ప్రన్నా న పాయుః పాయుర్భిషకే భిషకస్య అస్య బాలాః బాలో వస్తిః వస్తిర్నా న శేపాః శేపో హరసా హరసా తరస్వీ తరస్వీతి తరస్వీ అశ్విభ్యాం చక్షుః అశ్విభ్యామిత్యశ్విభ్యాం చక్షురమృతం అమృతం గ్రహాభ్యాం గ్రహాభ్యాం ఛాయేన ఛాయేన తేజాః తేజో హవిషాః హవిషాః శ్రుతేన శ్రుతేనేతి శ్రుతేన పక్ష్మాణి గోధూమైః గోధూమైః కువాలైః కువాలైరుతాని ఉతాని పేషాః పేషో న శుక్రం శుక్రమసీతం అసీతం వసాదే వసాదే ఇతి వసాదే అభిర్నా న మేషః మేషో నసి నసి వీర్యాయ వీర్యాయ ప్రాణస్య ప్రాణస్య పంథాః పంథాః అమృతాః అమృతో గ్రహాభ్యాం గ్రహాభ్యామితి గ్రహాభ్యాం సరస్వత్యుపవాకైః ఉపవాకైర్యానం ఉపవాకైరిత్యుపవాకైః యానం నస్యాని యానమితీవి ఆనం నస్యాని బలిభిః బలిగద్బదారైః బదారైర్యజాన జజానేతి జజాన ఇంద్రస్య రూపం రూపం రేషభః ఋషభో బలాయ బలాయ కర్మాభ్యాం కర్మాభ్యాశ్రోత్రం శ్రోత్రమృతం అమృతం గ్రహాభ్యాం గ్రహాభ్యామితి గ్రహాభ్యాం యవానా నవైః బర్హిర్భువి భువి కేసారాణి కేసారాణి కర్కందో కర్కందో జిజ్ఞే జిజ్ఞే మధు మధు సారథం సారథం ముఖాత్ ముఖాది ముఖాత్ ఆత్మన్ముపస్థే ఉపస్థేన ఉపస్థయిత్యుపస్థే నృగస్య లోమ లోమముఖే ముఖే శ్మశ్రోణి శ్మశ్రోణి నవ్యాఘ్రలోమ వ్యాఘ్రలోమేతి వ్యాఘ్రలోమా కేశాన శీర్షన్ శీర్షన్ యశసే యశసే శ్రియై శ్రియై శిఖా శిఖా సింహస్య సింహస్య లోమ లోమత్యుషీ త్రిషీరింద్రియాణి ఇంద్రియాణీతి ఇంద్రియాణి అంగాన్యాత్మన్ ఆత్మన్ ఋషజా ఋషజాతే తదశ్వినా అశ్వినాత్మానం ఆత్మానమంగై అంగైస్సం సమాధాపి అథాత్ సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఇంద్రస్య రూపం రూపాం శతమానం శతమానమాయుః శతమానమితి శతమానం ఆయుశ్చంద్రేణ చంద్రేణ జ్యోతిః జ్యోతిరమృతం అమృతం దధానాః దధానాయితి దధానాః సరస్వతీ యోన్యాం యోన్యాం గర్భం గర్భమంతః అంతరశ్విభ్యాం అశ్విభ్యాం పత్నీ అశ్విభ్యామిత్యశ్విభ్యాం పత్నీ సుక్రేతం సుక్రేతం విభర్తి సుక్రేతమితి సుక్రేతం విభర్తీతి విభర్తి అవాగ్రే రసేన రసేన వరుణః వరుణో న సామ్నాః సామ్నేంద్రం ఇంద్రగ్రశ్రియై శ్రియై జనయన్ జనయన్ అప్సు అప్సు రాజా అప్సిత్యపేక్షు రాజేతి రాజా తేజ పశూనాం పశూనాగ్నే హవిః హవిరింద్రియావత్ ఇంద్రియావత్ పరిశ్రుతాః ఇంద్రియవదితి ఇంద్రియవత్ పరిశ్రుతా పయసా పరిశ్రుతేతి పరిశ్రుతాః పయసా సారథం సారథం మధు మధ్విది మధు అశ్విభ్యాం దుగ్ధం అశ్విభ్యామిత్యశ్విభ్యాం దుగ్ధం విషజా విషజా సరస్వత్యా సరస్వత్యా సుతాసుతాభ్యాం సుతాసుతాభ్యామృతాః అమృతస్సోమాః సోమ ఇందూః ఇందురితి ఇందూః క్షత్రస్య నాభీః నాభీరసి అసి క్షత్రస్య క్షత్రస్య యోనీః యోనీరసి అసి మా త్వా త్వా హీంసీత్ హీంసీర్మా మా మా హీంసీః హీంసీరితి హీంసీః మృత్యోః పాహి పాహి విద్యోత్ విద్యోత్ పాహి విద్యోదితి విద్యోత్ పాహ్యశ్వినో అశ్వినో భైషజ్యేన భైషజ్యేన తేజసే తేజసే బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయాభి బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మ వర్చసాయ అభిషించామి సించామి సరస్వత్యై సరస్వత్యై భైషజ్యేన భైషజ్యేన వీర్యాయ వీర్యాయాన్నాద్యాయ అన్నాద్యాయేంద్రస్య అన్నాద్యాయేత్యన్న అద్యాయ ఇంద్రస్యేంద్రియేణ ఇంద్రియేణ బలాయ బలాయ శ్రియై శ్రియై యశసే యశసేభి అభిషించామి సించామి కః కోసి అసి కతమః కతమః కస్మై కస్మై త్వా కాయ కాయ త్వా చేతి శుశ్లోక సుమంగళ శుశ్లోకేతి శ్లోక సుమంగళ సత్యరాజన్ సుమంగళేతి సుమంగళ సత్యరాజన్నితి సత్యరాజన్ శిరో మే మే శ్రీ శ్రీయసా యశోముఖం ముఖం తిషి తిషి కేశా కేశాశ్చ చశ్మశ్రూణి శ్మశ్రూణీతి శ్మశ్రూణి రాజా మే మే ప్రాణ ప్రాణో అమృతం అమృతాం సమ్రాట్ సమ్రాట్చక్షుః సమ్రాట్తి సమ్రాట్ చక్షుర్విరాట్ విరాట్ శ్రోత్రం విరాట్తి విరాట్ శ్రోత్రమితి శ్రోత్రం జిహ్వా మే మే భద్రం భద్రం వాక్ వాంగ్మహా మహో మనః మనో మన్యుః మన్యుస్వరాట్ స్వరాట్ భామాః స్వరాలితి స్వరాట్ భామయితి భామాః మోదా ప్రమోదాః ప్రమోదా అంగులీః ప్రమోదా ఇతి ప్రమోదాః అంగులీరంగాని అంగాని మిత్రం మిత్రం మే మే సహాః సహ ఇతి సహాః బాహూ మే బాహూ ఇతి బాహూ మే బలం బలమింద్రియం ఇంద్రియాం హస్తౌ హస్తౌ మే మే కర్మ కర్మ వీర్యం వీర్యమితి వీర్యం ఆత్మా క్షత్రం క్షత్రమురాహ ఉరో మమ మమేతి మమ పృష్టీయర్మే మే రాష్ట్రం రాష్ట్రముదరం ఉదరమాంసౌ ఆంసౌ గ్రీవా గ్రీవాశ్చ శ్రోణీ శ్రోణీతి శ్రోణీ ఊరు అరత్నీ ఊరుయుత్యూరు అరత్నీ జానూని అరత్నీ ఇత్యరత్నీ జానూని విశాహ జానూని ఇది జానూని విశో మే మేంగాని అంగాని సర్వతాః సర్వత ఇతి సర్వతాః నాభిర్మే మే చిత్తం చిత్తం విజ్ఞానం విజ్ఞానం పాయుః విజ్ఞానమితి విజ్ఞానం పాయుర్మే మే పరచితిః అపరచితిర్భసతి అపరచితి విద్యపచితిః భసతి భసతి ఆనందనంద ఆండౌ ఆండౌ మే మే పగాః భగః సౌభాగ్యం సౌభాగ్యం వసాః పసైతి వసాః జంఘాభ్యాం పద్భ్యాం పద్భ్యాం ధర్మాః పద్భ్యామితి పద్భ్యాం ధర్మోస్మి అస్మి విశి విశి రాజా రాజా ప్రతిష్ఠితః ప్రతిష్ఠిత ఇతి ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే క్షత్రే ప్రతి ప్రతిష్ఠామి తిష్ఠామి రాష్ట్రే రాష్ట్రే స్వేషు అశ్వేషు గోషు గోష్మితి గోషు అంగేష్వాత్మన్ ఆత్మన్ ప్రాణేషు ప్రాణేషు పుష్టే పుష్ట ఇతి పుష్టే యావాజ్ఞే యజ్ఞ ఇతి యజ్ఞే త్రయా దేవాః దేవా ఏకాదశ ఏకాదశత్రయస్త్రీంసాః త్రయస్త్రీంసాసురాధసః త్రయస్త్రీంసా ఇతి త్రయః త్రీంసాః సురాధస ఇతి సుత్రాధసః బృహస్పతి పురోహిత దేవస్య బృహస్పతి పురోహిత ఇతి బృహస్పతి పురోహితాః దేవస్య సవితుః సవితుః సవే సవ ఇతి సవే దేవా దేవైః దేవైరవంతు అవంతు మా మేతి మా ప్రథమా ద్వితీయైః ద్వితీయా ద్వితీయాః ద్వితీయాస్తృతీయైః తృతీయాస్తృతీయాః తృతీయాః సత్యేన సత్యేన సత్యం సత్యై యజ్ఞేన యజ్ఞేన యజ్ఞః యజ్ఞో యజద్భిః యజద్భిర్యజోగ్రేషి యజుర్భిరితి యజోభిః యజోగ్రేషి సామాభిః సామాభిః సామాని సామాభిరితి సామాభిః సామాన్ ఋగ్భిః ఋగ్భిర్రిచాః ఋగ్భిరిక్ ఋగ్భిః రిచః పురోనువాక్యాభిః పురోనువాక్యాభిపురోనువాక్యా పురోనువాక్యాభిరితి పురః అనువాక్యాభి పురోనువాక్యాయాజ్యాభి పురోనువాక్యా ఇతి పురః అనువాక్యాజ్యాజ్యాహ యాజ్యాషట్కారై వషట్కారైర్వషట్కారాషట్కారైరితి వషట్ కారై వషట్కారా ఆహూతిభిః వషట్కారా ఇతి వషట్ కారాః ఆహూతిభిరాహూతయః ఆహూతిభిరిత్యాహూతిభిః ఆహూతయో మే ఆహూతయ ఇత్యాహూతయః మే కామాన్ కామాన్సం సమర్థయంతు అర్థయంతు భూః భూ స్వాహా స్వాహేతి స్వాహా లోమాని ప్రయాతిః ప్రయాతిర్మమ ప్రయాతిరితి ప్రయాతిః మమత్వకే త్వం మే మానతిః ఆనతిరాగతిః ఆనతిరిత్యానతిః ఆగతిరిత్యాగతిః మాగ్నేసం మే మా ఉపానతిః ఉపానతిర్వసు ఉపానతిరిత్యుపానతిః వస్వస్థి అస్థి మజ్జా మజ్జా మే మానతిః ఆనతిరిత్యానతిః ఓ